ఎల్టీటీకి సంబంధ హిటపు ఆయవ నిదహాస్కరణ కొట విరుద్ధ పెని సిటిన దేశపాలన నాయక ఇన్నో ఎగులతమే మీరటే జాతివాది అవసరం కట పహుకి ఆండ్వేది మే కయగహన దేశపాలన నాయక మే ఎల్టీటీకి లంకా వినాశకరపు నాయక దేశపాలన విల్ల ఎగులతెక్క ఎక్క అమతికమే కెబినెట్ హిటపోయా తిన్న అబే ఇవ్వట కవదావత్ విరుద్ధ కథా కరే నమో ఎల్టీటీకి సంబంధ కీలా చోదన లభల తినాయట నీతి నిదహాస్కరణ అవస్థావ దినకుట ఇవ్వట విరుద్ధ జాతివాది అవసరం పహుకి కాలి వినాశకరల హురకం కరపు దేశపాలన మీరట వినాశకరణ హదన గమన నవత్తండ అడుమగానే నీతి పనవండోని ఏమనత్తం కవదావత్ మీరట పెట్టి ఇదిరేట గని అనుహం వెళ్ళిన.